ఫీడింగ్ ఇచ్చారా? ఫ్యాన్ వేస్తుంటే బాబు అంటే ఎత్తుకోండి ఎత్తుకోండి. అక్కడికి ఇప్పుడు మూమెంట్స్ ఉండవు. ఇక్కడ కొసేపు ఆగిన తర్వాత మేమే వచ్చి ఇప్పిస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏడిస్తే మీరు ఎత్తుకోండి. ఫీడింగ్ అయితే మేమే టైం చూసుకుంటాం. ఓకే ఓకే బాగా ఏడిస్తే అప్పుడు ఎత్తుకో. బాగా ఏడుస్తున్నారుగా ఎత్తుకోండి. సరే ఇప్పుడు పక్కకు తిరగడానికి కుదరదు కదా. బాగా ఏడుస్తున్నారు అండి. కొంచెం చూద్దాం చేయండి. అక్కడ చూపిస్తాను.